చిన్నవయ్యారాల డోలా, శృంగారాలే చల్లి చారు శీలా, అందాల రూపాల రాగంలో ఒరేడే కూడై కుసలా. ఎప్పటికప్పుడు మన్మథ దత్తిక పుట్టుకు వస్తుంటే, గుప్పిడి విప్పిన గుట్టున మెత్తని తాయే పుడుతుంటే, కొత్తగా వింతగా కొంతగా కోరికలల్లరి పెడుతుంటే, గొర్రిగా మొర్రిగా వెచ్చగా పిచ్చిగా ఏదో తుంటే, పండెట్టి సందేళ్ళలే పరువాల తాంబూలమై వేతని అందం గీత గోవిందం బలపు జపం. రారా కందాలన్నీ నీలో దాచుకోరా, శృంగారాలే చల్లే చారు శీలా. చిచ్చులు వేపిన గిచ్చుడు కన్నుల శ్రీమతి చూపులతో, బొత్సులు వేయక ఊపిరి తీయక రేగే గుండెదడా, సూర్యుడు కొండెక్కితే చుక్కమ్మన్న పక్కనే అందాల రూపాల రాగంలో కోరేడే కూడై కూసే వేళ.